జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, ఇప్పటికీ రావణాసురుడు ఋషి ప్రబోధం వలన ఇలా చేశాడు అని అగస్త్య మహర్షి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మహేశ్వర తీర్థులు తన వ్యాఖ్యానంలో ఇక్కడ చూపించారు అది చెప్పుకున్నాం. అయితే ఆనాడు రాక్షసులని, దేవతలని, మానవులని ఇలా జాతులుగా చెప్పుకున్నటువంటివి భావాలు వచ్చేటప్పటికీ అన్నీ అందరికీ దాదాపు ఒకే రకంగా ఉంటూ ఉన్నవి. భయం చూసినా అలాగే ఉంటుంది, ధైర్యము, సాహసము, మరి పాపకృత్యాలు, పుణ్య కృత్యాలు, మరి వారికేమి దేవయోనులు అంటారు, వారు అనుభవించాల్సిందే తప్ప కొత్తగా చేసేది ఉండదు అని కూడా అంటారు ఒక్కొక్క చోట. కానీ అవన్నీ చూస్తూ ఉంటే సత్యము అనిపించవు. అందరూ కూడా బ్రహ్మదేవుడు మొదలుకొని అందరూ కర్మలు చేసేవారుగానే కనిపిస్తూ ఉన్నారు, కర్మఫలాలని అనుభవిస్తూ ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక విషయంలో ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు, ఇది ఋషి మార్గం, ఇది ఋషి మార్గం ఎవరికి వాళ్ళే అంటూ ఉంటారు. కానీ అది అంతా సత్యమని అనిపించదు. కొన్ని కొన్ని మాత్రమే యథార్థంగా అయితే ఎవరికి వారు ఎవరి మీద నమ్మకం ఉంటే వారిని ఆప్తులుగా భావించి వారు చెప్పిన విషయాలని వారి ఆప్త తములుగా అనుకొని ఇంతకంటే మన మేలు కోరి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని వ్యక్తులను నమ్ముకొని లోకమంతా నడుస్తూ ఉంటుంది. అదంతా కాలగతి, దాన్ని ఆపాల్సిన అవసరము లేదు, దాన్ని మార్చాల్సిన అవసరము అంతకంటేనూ లేదు. అన్నీ చెప్పుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం, ఎవరికి ఇష్టమైనది వారే గ్రహిస్తూ ఉంటారు. ఆయన అలా చెప్పిన తర్వాత రావణాసురుడు బాఢం కాళ్యం గమిష్యామి ఏక సారథినాసహ ఆనయిష్యామి వైదేహీం ఇమాం హృష్టో మహాపురీం. బాగుందయ్యా నువ్వు చెప్పింది బాఢం, చాలా బాగుంది, నాకు నచ్చింది అన్నాడు. ముందు నచ్చలేదన్నాడు, తర్వాత నచ్చింది అన్నాడు. సరే ఇక నువ్వు వెళ్ళు, నేను తెల్లవారుజామునే బయలుదేరతా. బయలుదేరి ఏకహ సారథినా సహ, ఒక సారథిని మాత్రమే తీసుకుని నేను ఒక్కడనే వెళ్తాను. ఆనయిష్యామి వైదేహీం ఆనయిష్యామి, ఆమెను నేను తీసుకుని వస్తా ఈ లంకాపట్టణానికి అని చెప్పాడు. అంటే వెళ్ళిపోయాడు ఆ కంపనుడు. ఆ తెల్లవారుజామున బయలుదేరాడు రావణుడు. మరి తెల్లవారుజామున బయలుదేరితే కాస్త ఆలోచన అంతా ప్రశాంతంగానే ఉంటుంది ఎవరికైనా సరే. అధ ఏవముక్త్వా ప్రయయౌ ఖరయుక్తేన రావణ. ఖరములు అంటే గాడిదలు కట్టినటువంటి రథం అట. గాడిదలు అని అంటే కంచర గాడిదలు అంటారు. ఇవి దాదాపుగా మరి అటు ఎడారి ప్రాంతాల్లో అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉంటాయని చెబుతున్నారు. అటు నుంచే తర్వాత ఇటు వచ్చినవి అని అంటారు. సరే మరి ఆ రోజుల్లో కూడా అంతా తిరిగి ఉండాలి, మరి దేశం అంతా వాళ్ళు తిరిగారు. ఎక్కడ లంక అంటే దక్షిణాన ఉన్నటువంటిది, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడో అటు పడమర ఉన్నటువంటిది, అయితే తిరిగారు వాళ్ళు కూడా. ఆ కాలమంతా కొన్ని వేల సంవత్సరాలు గడుస్తూ ఉంటే మార్పులు వచ్చేస్తూ ఉంటవి. మనమేమో గట్టిగా ఒకటే పట్టుకొని ఎలాడుతూ ఉంటాం, మన విమర్శకులు కానీ వీరు కానీ. మరి ఇప్పుడు కూడా ఎన్నో మార్పులు వచ్చేస్తూ వెనకటే అన్ని కాలగతులు కొట్టుకుపోతున్నాయి, ఇవి కూడా ఎక్కడికి పోతాయో తెలియదు. ఎన్ని మార్గాలు చూపిస్తుందో, కరోనా చూపించింది అది తగ్గిపోయింది అనేటటువంటి ఒక ధైర్యము, మళ్ళీ వస్తుందని ఇంకా ఎన్ని రకాలు మారుతుందో చూస్తూ ఉంటే వాటిలో 2050వ సంవత్సరానికి మరి ఎన్నో రకాల మార్పులు వచ్చేస్తాయి అట, ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటున్నారు, ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది అని చెబుతూ చూపిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇవి కాలగతిలో కలిసిపోతూ ఉంటాయి, అలా అవి కాలగతిలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే మళ్ళీ ఎప్పటికప్పుడు ఈ ప్రకృతిలో రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. గాడిదలు కట్టినటువంటి, కంచర గాడిదలు కట్టినటువంటి రథం మీద రథేన ఆదిత్యవర్ణేన దిశ సర్వాః ప్రకాశయన్, రథము ఆదిత్యవర్ణంతో ఉన్నదట, అంటే సూర్యకాంతితో సమానంగా ప్రకాశిస్తూ వెలుగులు చిమ్ముతూ ఉన్నది అని అంటే మరి దాని నుంచి వెలుగులు వచ్చేటటువంటి టెక్నాలజీ ఉండి ఉండాలి కదా, అలా వెలుగులు చిమ్ముతూ వస్తూ ఉన్నది ఆ రథము. మరి అదేం రథము? ఆ రథం కనుకనే వాడు లంకలో బయలుదేరితే ఆకాశ మార్గాన్ని వస్తుంటుంది అది. మరి దాని టెక్నాలజీ వాళ్ళు ఏం చెప్పలేదు, ఊరికే మంత్రము అంటున్నారు అంతే, మంత్రాల చేత అంటారు. సరథో రాక్షసేంద్రస్య నక్షత్రపథగో మహాన్, నక్షత్రపథము అంటే ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నాడు. సంచార్యమాణస్సు శుభే జలదే చంద్రము ఇవా, అది ఎలా ఉన్నది అతని రాక అని అంటే మబ్బులలో చంద్రుడు ఒక్కొక్కసారి కనిపిస్తూ ఒక్కొక్కసారి కనిపించని రీతిగా మబ్బులు అడ్డం వచ్చినట్లుగా అలా కనిపిస్తూ ఉన్నాడంటే మబ్బుల్లో నడుస్తూ ఉన్నది రథము. అప్పుడు పైలట్లు కూడా చెప్తూ ఉంటారు ఈ విమానాలు మబ్బులలో నడుస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మబ్బుల పైన ఉంటాయి, ఆ విమానాల్లో తిరిగే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మబ్బులు పైకి వెళ్ళిపోతే ఆ కింద తెల్ల మబ్బులైతే పైకి వెళ్తారట, నల్ల మబ్బులైతే వెళ్ళలేరు అంటున్నారు. వాళ్ళే చెబుతారు ఆ మాట, నల్ల మబ్బుల్లో మెరుపులు ఉరుములు ఇలాంటివన్నీ ఉంటాయి, భయము అంటారు ఆ పైలట్లే చెబుతూ ఉంటారు నడిపేవాళ్ళు. అలా మేఘాల మధ్యలో నడుస్తూ ఉన్నది ఈ రథం. అంత వర్ణన చేశారు అని అంటే మరి అది ఏమాత్రము అభూత కల్పన అయితే చాలా కష్టం చేయటం, అన్నీ సాధ్యం కాదు, కొన్ని కొన్ని చేయగలుగుతారు ఉదాహరణలతో అంతే, కవి వర్ణన అంతే, కానీ అసలు లేనిదంటూ అసలు ఊహకి రానే రాదు. స మరీచ ఆశ్రమం ప్రాప్య తాటకేయముపాగమతూ, మారీచ ఆశ్రమం, వాడు తాటకేయుడు అంటే తాటకే కుమారుడు ఈ మారీచుడు, అక్కడికి వచ్చాడు. అది ఒక దీవి, సముద్రంలో ఉన్నటువంటి దీవి అది. మారీచైన అర్చితో రాజ భక్ష్యభోజ్యై అమానుషై, ఆ వచ్చినటువంటి రావణునికి అర్ఘ్యాలు పాద్యాలు అంటే కాళ్ళు కడుక్కోవటానికి చేతులు కడుక్కోవటానికి నీళ్ళిచ్చాడు, ఆసనం వేశాడు, మంచి పెద్ద ఆసనము, దాని మీద కూర్చోబెట్టాడు, భక్ష్యములు భోజ్యములు అలా నవిలేయి తినేయి పెట్టాడట. అమానుషై అంటే మనుషులు తినేయి కాదు అన్నారు, అంటే రాక్షసులు తినేయి అని. మరి వేరే చెప్పాలా అండి, మారీచుడు పెట్టినప్పుడు మారీచుడు రాక్షసుడే కదా అని అంటే, అతడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మారీచ మహర్షి ఇప్పుడు, కనుక మాంసాశనము విడిచిపెట్టాడు, రాక్షస భోజనాలని వర్జించాడు, అందుకే ప్రత్యేకంగా ఈయన అమానుష భోజనములు పెట్టాడు అని చెప్తూ ఉన్నారు. అలా వచ్చి అడుగుతూ ఉన్నాడు మరీచుడు, కచ్చిత్ సుకుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర, రాక్షసేశ్వర లోకములకు నువ్వు ప్రభువు కదా, కుశలంగా ఉన్నారా, ఆశంకేనా అధజానేత్వం ఎతస్తున్నమిహాగత, తమ రాక ఎందుకో ఆశంక, ఏదో నాకు అనుమానం కలుగుతూ ఉన్నది, ఎందుకు వచ్చారు ఇప్పుడు అంతా బాగున్నారా అన్నాడు. అంటే చెబుతూ ఉన్నాడు ఆయన రావణుడు, ఆరక్షో మే హతస్తాత రామేణ అక్లిష్టకర్మణ, బాగు ఏం బాగు చెబుతాం మహర్షి, ఏం బాగు చెబుతామయ్యా మరీచ మహర్షి, రాముడట ఎవరో ఆ జనస్థానానికి వచ్చాడు, మన వాళ్ళని అందరినీ కూడా అక్కడ నాశనం చేసి చంపేశాడు, కనుక ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే అతన్ని జయించలేము అని తెలిసింది. తస్యమే కురు సాచివ్యం తస్య భార్యాపహారణే, మనం అతన్ని మామూలుగా అయితే జయించలేమో, అతడి భార్య త్రిలోక సుందరి ఆమెను అపహరించాలి అని ఆలోచన కలిగింది నాకు, కనుక దాంట్లో నీ సహాయం కావాలి అన్నాడు. అంటే మారీచుడు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు, ఆఖ్యాతాకేన సీత సా మిత్రరూపేణ శత్రుణ త్వయా రాక్షసశార్దూల కో ననందతి నిందిత. ఎవడయ్యా నీకెవడు, వాడు మిత్రరూపంలో ఉన్న శత్రువు సీతను అపహరించమని ఎవడు చెప్పాడో వాడు నీకు మిత్రుడు కాదు, నీ మేలు కోరేవాడు కాదు. ఎవడు వాడు చెప్పిన వాడు నీకు? రక్షో లోకస్య సర్వస్య కశృంగం చేత్తుమిచ్చతి. ఆ రక్షలోకం మొత్తం అంతటిని కూడా కొమ్ములు నరికేసినట్లుగా సర్వం నాశనం చేయాలని ఆలోచించి చెప్పాడు ఎవడో నీకు? సహి శత్రుః అసంశయః, నిన్ను ఇలా ప్రోత్సహించిన వాడు శత్రువే సందేహం లేదు. ఆశీవిషముఖాతు దంష్ట్ర ముద్ధర్తుం జేచ్ఛతి త్వయా కర్మణ తేనకేనాపి కాపథం ప్రతిపాదితః. ఎవడు చెప్పాడయ్యా నీకు? ఆశీవిషం, విషాన్ని చిమ్మేటటువంటి ఆ పాము ముఖములో నుంచి ఆ కూర పెరకాలి అనుకునే ప్రయత్నము ఎవడు చేస్తాడు అసలు? సుఖసుప్తస్య తే రాజన్ ప్రహృతం కేనమూర్ధని విశుద్ధ వంశాభిజనాగ్రహస్తస్తేజో మద సంస్థిత దూర్విషాణ ఉదీక్షితుం రావణనేహయుక్త ససంయుగే రాఘవగంధహస్తి. రాఘవుడు రాముడు అనేటటువంటి మదించినటువంటిది అది ఒక ఏనుగు. ఆ ఏనుగుని కొమ్ములు ఉంటాయి కదా దానికి దంతములు, అవి పట్టుకుని ఓగాలనిపించినట్టుందా నీకు? మదమెక్కినటువంటి ఏనుగు దగ్గరకే చేరనిది అది. ఎవరయ్యా నీకు చెప్పినవాడు? అసౌరణాంతస్థితి సంధివాలు విదగ్ధ రక్షో మృగ నృసింహ సుప్తస్త్వయా బోధయితుం నయుక్త శరాంగపూర్ణో నిశితాసిదంష్ట్ర. రాముడంటే ఏమనుకుంటున్నావు? సమరాంతస్థిత సంధివాలము, రణరంగంలో ఆ తోక మీద లేచేటటువంటి సింహము సుమా ఇది, రామసింహం అది, నారసింహం అనేటటువంటిది రాక్షసులను చీల్చి చెండాడుతూ ఉంటాడు. ఆ జూలు పట్టుకొని లాగాలనిపించిందా నీకు? ఆ రామసింహాన్ని ఎందుకయ్యా కదపాలి అనిపించిందా? చపాపహారే భుజవేగ పంకే శరోర్మిమాలే సుమహాహవౌఘే నరామ పాతాళముఖేతి ఘోరే ప్రస్కందితుం రాక్షసరాజయుక్త. ఆ రామసింహము ఆ బాణములు అనేటటువంటి మహావేగంగా వచ్చే సముద్ర జలములాగా మహాప్రవాహంలాగా వచ్చేస్తూ ఉంటాయి. అది ఒక పెద్ద పాతాళ ముఖం, భయంకరమైనటువంటి సుడిగుండము, దాంట్లో పడిపోతే ఇక లేచే పని లేదు. రావణ, ఎవడు చెప్పాడు నీకు? ఎవడు నీకు బోధ చేశాడు? సామాన్య విషయం కాదు అని చెప్పి ఇంకా అంటూ ఉన్నాడు. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధుగచ్చ త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం రామస్సభార్యో రమతాం వనేషు. ప్రసీద, దయ చూపించు, అనుగ్రహించు, నువ్వు శాంతించు, కోపాన్ని పోగొట్టుకో. లంకేశ్వర, లంకా పట్టణం ఎంత గొప్పది నీకు! ఆ లంక విశ్వకర్మ నిర్మితమైనటువంటి లంక అది, అట్లాంటిది లేదు. ఆ దక్షిణంలో ఉన్నటువంటిది మనకేదో చెప్తుంటారే ఇక్కడ సింధులోయ సింధు నాగరికత, అంతకంటే ముందుది అది, ఉత్తర దేశం కంటే కూడా ముందు ఉన్నటువంటి లంక. ఇక్కడే చాలా నాగరికత కానీ ఇవన్నీ పెరిగినాయి, కానీ ఆ ఉత్తరం వాళ్ళు ఎందుకో, ఈ దక్షిణం వాళ్ళు అంటే వాళ్ళకి గిట్టదు. అన్నీ ఇక్కడవి మంచి కాదన్నట్టు ప్రచారం చేసి ఇక్కడికి అసలు ఈ ప్రాంతానికి వెళ్ళకూడదని, ఈ ప్రదేశాలే మంచివి కావన్నట్టు చెప్పారు. అలాగే భారతదేశం మొత్తం చెడ్డది అని ప్రచారం చేశారు. ఆ పై దేశాల వాళ్ళు ఇతరులందరూ కూడా వారికి ఏం తెలియదు, వాళ్ళు పరమ మూర్ఖులు, గుడ్డిగా నమ్ముతారు దేన్నైనా, చెట్టుని పుట్టని పూజిస్తారు అంటూ వాళ్ళు ప్రచారాలు చేశారు. ఇలాంటివన్నీ మొదటి నుంచి వస్తూ ఉన్నటువంటివే, ఎప్పుడూ ఉండేవే, ఇప్పటికీ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటవి కూడా. అవన్నీ కూడా గొప్పతనాన్ని హర్షించలేరు, తెలుసుకోలేరు. ఎవరో కాదు, ఎవరిది వాళ్ళు తెలుసుకుంటే చాలు, ఒకరు గొప్ప అని చెప్పనవసరం లేదు. చాలా గొప్పది లంక అని చెబుతాడు. అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ దక్షిణ సముద్ర మధ్యంలో ఉన్నటువంటిది బ్రహ్మదేవుడు విశ్వకర్మ చేత నిర్మాణం చేయించాడు అని అంటే అక్కడ బ్రహ్మ అంటే ఆవిడ ఒకడు కాదు. అలాగే విశ్వకర్మ అని అంటే ఆ శిల్పినే విశ్వకర్మ అంటారు. ఇప్పుడు కూడా విశ్వకర్మలే ఆ ఇల్లు కట్టించే వాళ్ళు, తాపీ మేస్త్రులు వీళ్ళందరినీ కూడా అంటుంటారు. అలాగే పెళ్ళిళ్ళు చేయించే వాళ్ళు వశిష్ఠుడని ఇప్పటికీ అంటుంటారు. కనుక ఎవడో ఒక్కడే కాదు, ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అన్నమాట. అద్భుతమైనటువంటి నగర నిర్మాణం చేసి అది కుబేరుడు అంటే ఈ లంకాధిపతి రావణుడికి అన్నే. అంతకంటే ముందు అంటే తన తండ్రి ఒక్కడు, తల్లులు వేరు. వాడిని తండ్రి లాక్కున్నాడు వీడు. అందమైనటువంటి నగరం అది లంకాం. రాక్షసేంద్ర, నువ్వు లంకేశ్వరుడువు అంటే లంకని కాపాడుకో. రాక్షసేంద్ర అంటూ ఉన్నాడంటే రాక్షసులకు రాజువు కదా నీవు, రాక్షసులను కూడా కాపాడుకో. లంకాం ప్రసన్నోభవ సాధుగచ్చా, ప్రశాంతిగా హాయిగా వెళ్ళు, వెళ్ళిపో లంకకి. వెళ్ళి త్వంసేషు దారేషు రమస్వనిత్యం, ఎంతమంది భార్యలు నీకు, 10,000 మంది ఉన్నారు భార్యలు, నిన్ను కోరి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరి ఎందు కూడా హాయిగా నీవు రమించుపో. రామ సభార్యో రమతాం వనేషు, రాముడు అరణ్యాలలో తన భార్యతో ఆయన కూడా రమిస్తూ ఉంటాడు. ఆయన ఆయన భార్య త్వరలోనే వాళ్ళు వెళ్ళిపోతారు, అయోధ్యకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవయ్యా, నీకెందుకు ఈ గోళ అంటే మరి తెల్లవారుజామున వెళ్ళాడు కదా, ప్రశాంతంగా ఉంది మనసు, మళ్ళీ మర్చిపోయాడు, అంతా మొత్తం మర్చిపోయాడు. ఇదేదో బాగుంది అనుకున్నాడు. ఎందుకు వచ్చిన గోళ అసలు, పోతే పోయారులే పని. ఏవముక్తో దశగ్రీవో మారీచేన సరావణ న్యవర్తత పురీం లంకాం వివేశచ గృహోత్తమం. చక్కగా బాగుంది ఇది కూడా, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి న్యవర్తత పురీం లంకాం వివేశచ గృహోత్తమం వెనక్కి తిరిగాడు. ఆ లంకా పట్టణానికి వెళ్ళిపోయాడు. హాయిగా గృహప్రవేశం చేశాడు, చక్కగా హాయిగా ఉన్నాడు. ఇది శ్రీమద్ రామాయణే అరణ్యకాండే 31వ సర్గ. ఇది రామాయణం అరణ్యకాండలో 31వ సర్గ. చూద్దాం ఇంకా ముందు. ఒక కథ తెలిసిందే అయినా ఎలా ఎలా నడిచిందో స్క్రీన్ ప్లే లాగా ఆయన చూపించేది. వీలైనంత తెలుసుకుందాం, వీలు కాకపోతే ముందుకు నడిచిపోతూ ఉంటాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.